సప్తరశ్మిన్ గృహేణేనోమగ్నిం పిత్రోరుపస్థే షత్తమశ్చరతో ధృవస్ విశ్వాదివోరోజనాపప్రివాంసం ముక్షామహాభివక్షయే అజరస్తస్థాభిదూర్ష్వ ిదానోరిహంతూధో అరుషాసో అస్య సమానం వత్సమభి సంచరంతి విశ్వగ్ధేనో విచారత సుమేకే అనపవృజ్యాధ్వమిమాశ్వాహోదధానే ధీరా సః పదం కవజో నయంతి నానాహృదా రక్షమాణాదుర్గం శిషాసంతః పర్యపశ్యంత సింధో మావిరేభ్యో అభవత్సూర్యోర్వేణ్య పరికాష్ఠా సుజేన్యీరేణ్యో మహో అర్భాయ జీవసే వృత్రాజదభవత్సూరహరేభ్యో గర్భేభ్యో మఘవా విశ్వదర్శత తథాతే అగ్నే సుజయం రాజోర్దాసుర్వాజేభిరాశుషాణా ఉభేయత్వకేతన జేతానారదస్యృణయంత దేవా బోధా మే అస్య వచ సోజమిష్టమం నిష్టస్య ప్రభృతస్య స్వధామ ీయదిత్వ అనుత్వో గృణాది వందారుస్తే ధర్మం వందే అగ్నే యే వాయవో మామతేయంతే అగ్నే పశ్యంతో అంధం దూరిరాదరక్షన్ రక్షతాన్ సుకృతో విశ్వవేదాదిత్సం దయద్రిభవో నాగదేభో యో నో అగ్నే అరరివాంగాయురీవాత్తజదిద్వయేన మంత్రో గురు పునరస్తో అస్మానోమిష్టమంధుక్తై ఉత వాజస్ ప్రవిద్వాన్మర్తో వర్తం వర్తజదిద్వయేన అతపాయిస్తవమానస్తువంతమగ్నే వాగం నోదురిరాజధారీ మధీష్టో మాదరి స్వాహోదారం విశ్వాప్సం విశ్వదేజం నియంతధర్మ దృశ్యాసభిక్షస్వా అర్ణచిత్రం బుభూషే విభావం దానవిన్నదభంతవన్మాగ్నిర్వరూ సమ్మమతస్య చాకన్ యుషంత విశ్వాన్యస్య కర్మోపస్తుతిం భరమానస్య కారో నిత్యే జిన్యుయం సదనే జగర్భ్రే ప్రశస్తిభర్దధిరే యజ్ఞయాసః ప్రసూనాయంతగర్భయంతయక్ష్టావస్వాసోనరచిరోరారహారాణీదస్వామిరీరాజం భైరాద్రోచ దేవనా విభావాదశ్యవాషో అనోవాదిశోతిరస్తున్న సర్యామసనామదుద్యోన్ నయం విపభో నరేషణ్యభో గర్భే సంతం రేషణారేషయంతి అంధా పశ్యానద భన్న భిక్షా నిత్యా ప్రేతారో అలక్షన్ మహస్స రాజజేష దేపజర్దన్నినజినస్య పశూనః పద ఆ ఉపద్రజం తమద్రాజో విధన్నిత్ స యో మృఢా నరాం నరోదస్యో శ్రవోభిరస్తి జీవపీత సర్గ ప్రజస్తస్రానశ్రి శ్రీతయో నౌ ఆయపురం నార్మి నేమదే దేదత్య కవిర్న భన్యో నార్వా సూరో నరు రుక్వాం చదాత్మా అభిద్విదన్ మాత్రీరో జనాని విశ్వారజాం శిశుదానో అస్తాద్ హోదాయుజిష్ఠో అపాం సధస్థే అయం సహోతాయోద్విజన్మా విశ్వాదేవార్యాశ్రవస్య మర్తోజో అస్మై సుతుకో దదాస కృత్వా దాస్వాంగో చేతిరగ్నే తపస్విదా క్రోధస్యేవ శరణామహస్య వ్యరిణస్య ధనిన ప్రహోషే చితరరుడః కదాశన ప్రతిగతో అదేవయోః స చంద్రో విప్రవర్త్యో మహోమ్రాధం తమో దివి ప్రప్రేత్తే అగ్నే వనుష శ్యామ నేత్రన్నయం సిం యాగోషు గవ్యవ స్వాధ్యో విదధే అప్సుజీజనన్ అరే జేతామ్రోదశీప సాగిరాత్ప్రియంజనంజరుషామవాహ యద్ధద్వాంబురుమీఢస్ సోమిన ప్రమిత్రా సోనదధిరే స్వాభువాహ అధక్రతుం విదతం గాతుమచ్చత భుతశ్రూతం వృషణాపస్యావతః ఆవాంభూషాన్ క్షిరయోజన్మనోరస్య ప్రవాచ్యం వృషణాదక్షసే మహే యజీ మృతాజభగతోజర్వతే ప్రహోత్ర యాశిమ్యావీధో అధ్వరం ప్రసాక్షిరసురజామహి ప్రియర్తాపానామృతమాఘోషతో బృహత్ యువం దిగో గృహతో దక్ష మాభువం కాన్న ధుర్యుపయుంజాధే అవహ మహీ అత్ర మహినావార మన్వతో రేణభస్తు ఆసగ్మం ధేనవాహ స్వరం దితాగుపరతాజిసూర్యమానిమృత గుణసస్తక్వీరీవ ఆవామృతాయ కేశినీరనూషతమిత్రయ ప్రవరుణ గాతుమర్చతః అభత్మనాశ్రితం పిన్వతం ధియో జివం విప్రశ్రమన్మనామిరజ్జతః యో వాం యజ్ఞైస్స సమానో హతాసతి కవిర్హోతాజతి మన్మసాధనః ఉపాహరం గచ్చతో వీధో అధ్వరమచ్చాగిరస్సుమలింగంతమస్మయూ ప్రథమాగోభీరంజతరుతామన సోన ప్రయుక్తిషు మన్మన సంజతా గిరో నృప్యతామన సా రేవతా సాధే రేవద్వయో దదాథే రేవతా సాధే నరా మాయాభీరితభూతిమాహీనం ోహర్ణోత సింధోనదే భత్వం పనజోనాన సుర్మఘం యువం వస్త్రాణి బీభసావసాధే యువోరచ్ఛిద్రామంత గోహ సర్గాః అవాదిరతమృతాని విశ్వరుతేన మిత్రావరుణాసుచేథే ఏదశ్చనత్వో విచికేతదేషాం సత్యో మంత్రః కవిషస్తర్ఘావాన్ సింహంది చతురశ్రి రుగ్రోధే హరిలోహ ప్రథమాజూర్యన్ అపాదే ప్రథమా పద్వదీనాంకస్తద్వాహం మిత్రావరుణాచీకేత గర్భో భారంభరత్యాచీదస్య ఋతం విభక్తి నృతం నితారీర్ ప్రయంతమిత్పరిజారం కనీనాం పశ్యామసి నోపనిపద్యమానం అనవ ప్రజ్ఞాపిత తావసానం ప్రియం మిత్రస్య వరుణస్య ధామ అనస్సో జాతో అనభీరుర్భాకనిక్రదత్వదయూర్ధసానః అచయితం బ్రహ్మ జుషుర్యువానః ప్రమిత్రే ధామ వరుణే గృణంతాః ఆధేనవో మామతేజమవంతేర్బ్రహ్మ ప్రియం దీపజం స్వస్మిన్నుధన్ విద్వోభిక్షేతయుమాని విద్వానాసా వివా సన్నదీతి మురుష్యేత్ ఆవాం మిత్రావరుణా హవ్యదుష్టిం నమసా దేవామవసావృత్యా అస్మాకం బ్రహ్మవృతనాసు దహ్యా అస్మాకం వృష్టిర్దివ్యాసు పారా ఇదామేవా మహసజోషా హవ్యేభిర్మిత్రావరుణానహోభిః ృదస్నో అధయద్వాస్మే అధ్వర్యవో నధీతిభిర్భరంతి అస్తూ దర్వాన ప్రయుక్తిరయామి మిత్రావరుణాసు వృత్తి హిమక్తిజద్వాం విదసే భూతం వాం సూరవృషణా విలక్షణం దీపాయ ధేనురీతృతాయ జనాయ మిత్రావరుణా విర్దే హినోతి యద్వాం విదధే సమర్యం స రాతహం యోమానుషోణహోతా ఉతవాం విక్షుమధ్యాస్వంధోగావాపశ్చ పీపయంత దేవీ ఉతో నో అస్య భూర్యః ప్రతిర్దం వీతం పాతం ప్రజస ముశ్రియాయ కృష్ణార్ణవం వీర్యాణి ప్రవోదం యః పార్థివాని విభమే రజాంసి యో అస్కభాయదుత్తరం సదస్రం విచక్రమాణస్త్రేధోరుగాయః ప్రదర్దృష్ణస్తవదే వీర్యేణ మృగో న భీమః కూచరో గీరిష్ఠా యస్యోరుషు త్రిషు విక్రమణేష్వధిక్షయంతి భువనాని విశ్వా ప్రవిష్ణ మే దూష మే దుమన్వగిరిక్షిత గురుగాయాయ వృష్ణే యజిరం దీర్ఘం ప్రజాతం సదస్తమేకో విహమే త్రిభిరుత్పదేభిః త్రిపూర్ణమధూనా పదాన్యక్షీయమానా స్వధయా వదంతి యవత్యుధాతు పృథివీ ముద్యామేకో దాధార భువనాని విశ్వా సదస్య ప్రియమపి పాధో అస్యాం నరో యత్ర దేవయ భోమదంతి గురుక్రమస్య దహి బంధూరిచ్ఛా విష్ణో పదే పరమే మధ్వముత్సాహ ్యశ్మసిగమధ్యయత్రగాభో భూరి శృంగా అయాసాహతూరుగాయస్య వృష్ణః పరమం పదమపభాతి భూరి ప్రభక్పాంతమంధోధియాజతే మహేశూరాయ విష్ణవేదార్చన యాసానూని పర్వతానామదాభ్యామనస్తదుర్వదేవ సాధునా ఏషమిచ్ఛా సమరణం శ్రీవతోరింద్రా విష్ణోసు తపాష్యతి యామర్త్యాయ ప్రతిధీయమానమిత్రుషానోరస్తూరసనామోరుష్యథాయీం వర్ధంతి మహ్యస్య పౌంశంని మాతరా నయతిరేతసే భుజే దాదిపుత్రో పరంపరం పితుర్నామ తృతీయమధీరోచనే దివః తత్తదిగస్య పౌంస్యం గృణీమశీలస్య త్రాదురాగృతస్య మీరుషాః యః పార్థివాని త్రిభిరుద్విగామభిరుక్రమిష్టోరుగాయాయ జీవసే ద్వేవిదస్య క్రమణే స్వదృశో భిక్ష్యాయమత్యో భురణ్యతి ద్వితీయవస్య న కిరాతదర్షది భయశ్చ న పదయంతః పదత్రిణాః చతుర్భిస్ సాకం నామభిశ్చక్రం న వృత్తం యదీంద్రీవిరీరో విమానర్క్వభిర్యువాకుమార ప్రత్యేత్యాహవం భవా మిత్రో న సేవ్యో ఘృతాసు నిర్విభూ తద్యుమ్ నయే భజాగు సప్రథాః అధాదే విష్ణో విదుషా చిదధ్యస్తోమో యజ్ఞశ్చరాధ్యో భవిష్మతా యః పూర్వ్యాయ వేదసే నవీయసే సుమధ్యానజే విష్ణవేదదాసరి యో జాతమస్య మహతో మహిప్రవత్సే దుశ్రమోభిర్యుజ్యం చిదభ్యాసతి సముస్తోదారః పూర్వం యథా విదరితస్య గర్భం జనుషా విపర్తన ఆస్య గానంతో నామ చిద్వివర్తన మహస్తే విష్ణో సుమతిం భజామహే తమస్య రాజావను నస్తమశ్వినా కృతం సతం తమానూతస్య వేధసా రాధార దక్షముత్తమ హర్విదం వ్రజం చ విష్ణస్య జీవాపోర్నుదే ఆయో వివాయ సుతథా జదైవ్యలింద్రాయ విష్ణుః సుకృతే సుకృత్తర మేధా జన్మత్రగదసార్య మృతస్య భాగే యజమానమాభజత్ అభోజ్ఞర్జ్మౌదే దిశూర్యో వ్యూషా చంద్రా మహ్యా వో అర్చిషా ఆయుక్షాతమస్వినా జాత వేదసంరాసా వీద్దేవస్స వితా జగత్పృథగ్ యద్యుంజాతే వృషణమశ్వినాధనం ఘృతేన నో మధూనా క్షత్రముక్షతనం అసస్మాకం బ్రహ్మవృత నాసు జిన్వతం భజం ధనాసూర సాతా భజేమహి సర్వాంక్రీతక్రోమధువాహ నో రథో జీరాస్వో అశ్వినోర్యాతు సుష్టూతః బంధురో మఘవా విశ్వసౌరగస్సన్నాపక్షద్విపదే చతుష్పదే ఆనవోర్జం వహతవశ్వినా యుగం మధూమత్యానః కసజామి విక్షిపణం రాజస్థానిష్టంక్షేణం గగర్భం జగదీర్ఘత్సో యువం విశ్వేషు భువనేష్వంతః యువమగ్నిం చ వృణనా భవశ్చ వనస్పతీంద్రశ్వినా వైరాజేథా యువం హస్తో భిషజా భేషజభిరసో హస్తో రథ్యా ఆరాచ్యేభిః అథోహ క్షత్రమధీధత్త ఉగ్రాయో మాం నమిష్మాన్ మనసా దదాస వసునం నో అవీరాజయమనాః ఓం హరి రుద్రాపూర్వంతో బృహంతాదశశ్రతం నో వృషణాభిష్టౌ దస్రాహయద్వేక ఔషధ్యో వాం ప్రయస్తస్రాదే అగవాభిరూతి ఓమానం దాసస్సు మదయేది తస్యేవ సూయధ్యే తే నమసా పదే గోః జిగతమస్మేరేవతీ పురంధీః కామప్రేణే భవనసా చరంతా యుక్తో హయద్వాం సౌగ్ర్యాయ భేరుర్విమధ్యే అర్ణ శోధాజీ వజ్రః ఉప వామవ శరణం గమేయం సూరో రాజ్మపదయభ్యునే వైనీ ఉపస్థితినౌ సత్యమూరుష్యేన్మామామిమేప దత్రిణీ విదుగ్ధా మామా మే ధోదసదయశ్చితో ధాత్ప్రియద్వాం బద్ధస్వ నిగాదాదిక్షా నమాగరం నద్యో మాతృత మా దాసాయ దీన్ సుసముగ్ధమబాధూః శిరో యదస్యత్రైతనో వితక్ష స్వయం దాసగురో అంసావమిగ్ధ దీర్ఘత మామామథే యోజుర్వాంద సమే యుగే అపామర్థం యదీనాం బ్రహ్మా భవతి సారథిః ప్రజ్ఞావాయజ్ఞేః పృథివీర్తావృధా మహీస్తూణ వితసేష ప్రచేతసా దేవేభిర్జే దేవపుత్రే సుతం సేచ్ఛాధియా వార్యాణి ప్రభూషతః గురవన్నే పితురద్రుభోమనో మాతుర్మహిస్వతపస్తద్ధవీమభిః సురేతసా పితరా భూమచక్రదురు ప్రజాయా అమృతం పరీమభిః తే సూనపస్కృతం సో మహీ జగ్యుర్మాతరా పూర్వజిత్తయే స్థాతుశ్చ సత్యం జగతశ్చ ధర్మాణి పుత్రస్య పాథ పదమద్వాజావినః తే మాలినో మమిరే సుప్రచేతసో జామీసయో నీ మిథునా సమోకసా నవ్యం నవ్యం తంతుమాతన్వతే దివిసా ముద్రే అంతః కవయస్సు దీతయాః తద్రాధో అద్య స విదుర్వరేణ్యం భయం దేవస్య ప్రసమేవ నామహే అస్మభ్యం యావా పృథివీసు చేతునా రజం దత్తం వసుమంతం సదగ్నిరం తేహిద్యావా పృథివీ విశ్వసం భువరుతావరీరజ సోధారయత్కవి జన్మానీధిషణే అంతరీయతే దేవో దేవీ ధర్మ నాసూర్యశ్రుచీః ఉరవ్యచ సా మహినీ అసశ్చతా పితా మాతా చ భువనాని రక్షతః సృష్టామేవ పుష్యే ఏన రోదసీ పితా యత్సీమభిరూపైరవాసయత్ సవర్ణ్యః పుత్రః పిత్రో పవిత్రవాన్ పునాదిధీరో భువనాని మాయయా ధేనుం చ వృష్ణిం ఋణభం సుమేత సంవిశ్వాహ శుక్రం వయో అస్య దుక్షత అయం దేవానామపసామపస్త భోజో జజానరోదసి విశ్వసంభువా ప్రియో భవేరోదసి సుప్రదూయజాజరే భిస్కంభరేభిస్తమాజే తేనో గృణానే మహి నేమహి శ్రవాః క్షత్రం యా వా పృథివీదాసతో బృహత్ ఏనాభివృక్తిస్తతనామ విశ్వః భరాయ్యమోజో అస్మేరమిన్వరం శ్రేష్టం యమిష్టో నాజగంతిమీయతే దూర్యా నిందిమచమసంగ్రోమాగ్నే భ్రాతృణయద్భూతిమోదిమా ఏకం చమసం చతురకృణోదన తద్వో దేవా అబ్రువంతద్భాగవం సౌధం వరాజేవా కరిష్యత సాకం దేవైర్యజ్ఞయాసో భవిష్యత అగ్నిం దూతం ప్రతియతబ్రవీతరా స్వకర్తోరథ ఉదేహకత్వాః ేనుకర్వాయువసా కర్వాణి భ్రాతరనువకృత్యేవాసి చక్రువాంసర్వస్తృతకే భూత్యస్య దూతో నాజగన్యవాచమసాం చతురకృతానాదిత్మష్టాగ్నా సంతన్యానజే హనామైనాగ్నిష్టాదిత్రవీచ్చమసం చేతే పపానమనిందిషో అన్యానామాని కృణ్వతే సుతే సతాం అన్యైరేనాం కన్యానామభిస్పరత్ ఇంద్రోహరీయుజే అస్తి నారద సంబృహస్పతిర్విశ్వరూపాముపాజత ప్రభుర్విభావాజో దేవాంగచ్చతస్వభాసో యజ్ఞం భాగమైతన నిశ్చర్మ నో గామరిణీత ధీతిభిర్యాచరం దాయువసా తాగ్రే నోతన సౌధంగనా అశ్వాదశ్వమతక్షతయుక్తార సముపదేవాయాతన ఇరమోదకం పీపదేత్యబ్రవీతనేదం వాఘాపిపదాముంజనే జనం సౌధన్వనాజరితన్నే భార్య సత్రీయే ఘాసవనే వాదయాద్భై ఆపో భూజిష్టాదిత్యేకో అబ్రవీదగ్నిర్భూజిష్టయిత్యన్యో అబ్రవీద్ వదర్యంతీం బహుభ్య ప్రేకో అబ్రవీదావదంతశ్చమసాంసత శ్రోణామేక ఉదకం గామవాజతి మాంసమేక పింసతి సూనయాభృతం ఆయి మృదస్సు కృతేకో అపాహరత్యం సిత్పుత్రేభ్య పితరా ఉపావతు ఉద్వత్స్వస్మాగృణోత నాతృణం వివత్స్వస్వస్యజానర అలోక్యశస్తన గృహే తదేతమృభవో నాను గచ్చత సమ్మేల్యయద్భువర్గసత్వదత్పస్విత్తాత్యాపితరావాసతు అసపదయః కరస్రం బాధదేయః ప్రాబ్రవీత్రోదస్మా అబ్రవీతన శుక్వాంసర్వస్తాగోహ్యకన్మో అభూభుదత్ స్వానం మస్తో బోధయితారామబ్రవీత్ సంవత్సర ఇదమద్యాభ్యక్షిత దివాజాది మరుతో భోగ్యాగ్నిరయం వాతో అంతరిక్షేణ యాతి అద్భిర్జాదివరుణస్సముద్రైర్యుష్మాచ్ఛందస్సమతో నపాద మానో మిత్రో వరుణో అర్జమాజురింద్రర్భుక్ష మరుత పరిఖ్యన్ యద్వాజినో దేవజాతస్య సప్తే ప్రభక్ష్యామో విదసే వీర్యాణి యన్నిర్ణజాలే సా ప్రావృతస్య దాతింగ్రీభీతాము కతో నయంతి సుప్రాగజో వేమ్యద్విశ్వరూప ఇంద్రాపూష్ణో ప్రియమప్యే దిపాసాః ఏడచ్చాగ పురో అశ్వేన వాజినా పూష్ణో భాగో నీయతే విశ్వదేవ్యః అభిప్రియం యత్ పురోడా సమర్వదా స్పృష్టే దేనం సౌ శ్రవసా జింబతి విశ్వమృతసోదే భజానం ధర్మానుషా పర్యస్వందయంతి అత్రాపూష్ ప్రథమో భాగయేతి యజ్ఞం దేవేభ్యః ప్రతివేదయన్ నయః హోదాధ్వర్యురావయాగ్నిమింధోగ్రావగ్రామపుతరం సాసుమిత్రః తేన యజ్ఞేన స్వరం కృతేన స్పృష్టేన వక్షణా ప్రేణధ్వం ూపవ్రస్కాహుతలేపవాహాశ్చాలంజే అశ్వయూపాయ దక్షతి ఏ చార్వదే పచనం సంభరం జిలోదేషామభిగోర్తిర్ణయన్వతి ఉపప్రాగా సుమన్మేధాజిమన్మ దేవానామాసా ఉపవీతపృష్ట అన్వేనం విప్రారుషాయో మదంతి దేవానాం పుష్టే చ కృమాసు బంధుం యద్వాజినోధామసుందరవర్వతోజాసీర్ఘన్యారసారజ్జూరస్య ప్రభేదమాస్యేతృణం సర్వాదాతే అపి దేవేష్వస్తు యదస్వస్య క్రమిషోమక్షికాశయద్వాస్వరోస్వధీతో లిప్తమస్తి యద్ధస్తయో సమితుర్యన్నకేషు సర్వాదాతే అపి దేవేష్వస్తు యదో మధ్యముదరస్య పవాదిజ ఆమస్య క్రమిషో గంధో అస్తి సుకృదాదచ్చ మితారః కృణ్వంతు తమేధం శృతపాకం పచంతు యత్తే గాత్రారగ్నినా వచ్యమానాదభిశూలం నిఘాతస్య పధావతి మాదద్భోజ్ఞామాశ్రేషన్మాత్రణేషు దేవేభ్యస్తదుసద్భ్యో రాతమస్తు ఏ వాయిరం పరిపశ్యంతి పక్వం యయే మాహస్సు రభిర్నిర్హరేతి ఏ చార్వతో మాంస భిక్ష ఉపాసత ఉతో తేషామభిగోర్తిర్నయన్వతు ఎన్నేక్షణం మాంసజన్యాముఖాయా పాత్రాణి యోష్ణ ఆసేచనాని ఊష్మన్యా విధానా తరుణామంగా సూనా పరిభూణం చస్మం విక్రమాణం నిషదానం వివర్తనం యచ్చ పద్భీ సమర్వత యచ్చ పపో యచ్చ ఘాసిం జఘాస సర్వాదాతే అపి దేవేష్వస్తు ధూమగం ధర్మోఘాభ్రాజంభివిత్తజగ్ధీ ఇష్టం వీతమభిగోర్తం వషకృతం తమ్ దేవాసప్రతిగ్రద్ధం చస్వం యదస్వాయవాస ఉపసృణం చీవాసం జాహిరణ్యాన్యస్మై సందానవర్వంతం పద్వీ సంప్రియా దేవేష్వాయామయంతి యత్తే సాదే మహసా సూకృతస్య పాష్ణ్యా భాకస జావాతుతోద సృజేవతా హవిషో అధ్వరేషు సర్వాదాతే బ్రహ్మణాసూదయామి సదస్రం సద్వాజినో దేవబంధోర్వంఘ్రీరస్వస్య స్వధీతిస్తమేతి అచ్చిద్రాగాత్రా భజిమా రుణోదపరుష్పరుణుభుష్యాభిసస్త ఏకస్పష్టురస్వస్యామిసస్తాద్వాయంతారావతస్తథా ఋతు యా దేగాత్రాణామృతుధా గణోమితాగావిందానాం ప్రయోహోమ్యగ్నౌ మాత్వాతమత్ప్రియ ఆత్మాభియంతం మాస్వధీతిస్తన్వా ఆదిష్టివత్తే మాదే గద్భురవిసస్తాదిగాగచ్ఛిద్రాగాత్రాణ్యసినామిధూగః ేతం వ్రీయసే నరిష్యసి దేవాతిభిస్తృగేభ అదీదేవింజాపృషాది అభూతాముపాస్తాద్వాజీధునిరాసభస్యం వాజీస్వస్యం వంస పుత్రా ఉత విశ్వాపుషం రయిం నాగాస్వం నో అదీ కృణోత క్షత్రం నో అశ్వో వనతాష్మాన హిరక్రంద ప్రథమం జాయమాన బుద్ధ్యాం స ముద్రాదుత బాహురీషాత్ సేనస్య పక్షాహరిణస్య బాహూపస్తుత్యం మహి జాతం తే అర్వన్ ఇమేన దత్తం కృతయే నమాయుంద్రాయేనం ప్రథమో అధ్యాతిష్ట గంధర్వో అస్య రసనామ గృహ్ణాత్ సూరారస్వం వసవో నిరాతిష్ట అదీయమో అస్యాః దిత్యో అర్భన్నసి కృతో గుహ్యేనం వ్రతేన అసి సోమేన సమయా వివృక్త ఆహుస్తే త్రీణి దివిబంధనాని త్రీణి దాహద్దివిబంధనాని త్రీణ్యప్సుత్రేణ్యంతః ముద్రే ఉదేవమేవరుణశ్చాన్ సర్వన్యత్రాదాహుః పరమంజనిత్రం ఇమాదేవాజిన్న వవార్జనాని మా సఫానాం సమితం నిధానా అత్రాదే భద్రారసనా పశ్య మృతస్యాభిరక్షంతి గోపాః ఆత్మానం తే మనసారాత జానామవో దివా పతయంతం పతంగం శిరో అపశ్యం పతిభిః సుఖేభిరేణభిర్జయమానం పతత్రీ అత్రాదే రూపముత్తమమ పశ్యం దిగీషమానమిషా పదేగోః యదా దేవత్వో అనుభోగమానలాదిగ్రదిక్షపోషధీరజీవ అనుత్వా రథో అనువర్యో అల్పన్ననుగామోనుభగత్కనీనాం అనుభ్రాతా సస్తమ సఖ్యమీయురను దేవామమిరేభీజంతే హిరణ్యశృంగోజో అస్య పాదామనో జవావరీంద్ర ఆసీత్ దేవాజిదస్య వినద్య మాజంజో అర్వంతం ప్రథమో అధ్యతిష్ఠత్ ఈర్మాంతా సస్సినీక మధ్యమా సస్సంసూరనాసో దివ్యాసో అత్యాహ హంసాజీవశ్రేణి సోజతం తేజదాక్షేషుర్దివ్యమజ్మమ స్వాహ తవశరీరం వద జిష్పర్వంతమ చిత్తం వాతాజి భద్రజీమాన్ తవ శృంగా నివిష్ఠీతా పురుత్రారణ్యేషు జద్భూరాణాచరంతి ఉప ప్రాగాచ్ఛసనం వాజ్యర్వాదే భద్రీ చామనసాజీ ధ్యాన అధః పురోణీయతే నాభీరస్యాను పశ్చాత్కవయోయంతి రేభాః ఉప ప్రాగాత్పరమం యత్సదస్తమర్వాతరం మాతరం చ ేవాంజుష్టతమోహి గమ్యాసాస్తేజుషేవార్యాణి అస్య వామస్య ఫలితస్య హోదస్తస్య భ్రాతా మధ్యమో అస్య స్నాహ తృతీయో భ్రాతా ఘృతపృష్టో అస్యాత్రా పశ్యం విస్పతిం సప్తపుత్రం సప్తయంజంతిరథమేక చక్రమేకో అశ్వో వహతి సప్తనామా ఋణాధీచక్రమజరమనర్వం యత్రేమా విశ్వాభువనాధీతస్తు ఇమాం రథమధిజే సప్తదస్తుః సప్తచక్రం సప్తవహంతి స్వాహ సప్తస్వసారో అభిసన్నమంతే యత్ర గవాం విహిత సప్తనామ కోదజనిసప్రథమం జాయమానమస్సన్వంతం యదనస్తా విభర్తి భూమ్యాసృగాత్మా స్మిత్వో విద్వాం సముపగాత్ష్టో మేతత్ పాక పృచ్ఛా విమనసా వీజానం దేవానా మేనానిహితా పదాని వత్సే భక్షయేధి సప్తతంతోరే కవచమో తవాహు అధీవిద్వాంచిదృషస్థిత్ర కవీన్ పృచ్ఛామి విద్వనేన విద్వాన్ నిజస్తస్థం భరణి పాదజాం శిజస్య రూపే కిమపి స్విజేకం యుగబ్రాజీ విజయీ మంగవేదాస్య వామస్య నిహితం పదం వే శీర్షః క్షీరం దుఃఖ్రతే గావో అస్య వవ్రింవసా నాబుధకం పదాభూః మాతా పితర మృతాభాజీజ్ఞేమన సాసం విజగ్మే సాభీభత్సర్గర్భరసాని విధానవస్వంతజిదూపవాకమీయో యుక్తా మాతాదీధ్వని దక్షిణాయా అతిష్టద్గర్భో విజనేష్వంతః అమీమేద్వత్సో అనుగామ పశ్యద్విశ్వరూప్యం త్రిషు యోజనేషు ఇస్రో మాతృస్త్రేన్ పితృన్ బిభ్రతే భూర్భస్తస్థౌమేమవగ్లాపయంతి మంత్రయంతే దివో అముష్య పృష్ఠే విశ్వవిధం వాచమవిశ్వమిన్వాం వాదసారం నహితజ్జరాజవర్వర్తి చక్రం పరిద్యామృతస్య ఆపుత్రా అగ్నే మిథునాసో అత్ర సప్తశతాని వింశతిశ్చ దశసుః పంచపాదం వితరం ద్వాదశాకృతిం దివ ఆహుః పరే అర్ధే పురీషిణం అదేవే అన్య ఉపారే విదక్షణం సప్తచక్రేషరాహురీతం పంచారే చక్రే పరివర్తమానే తస్మిన్నాతస్థుర్భువనాని విశ్వాః తశ్చనాక్షస్తప్యతే భూరి భారస్వనా దేవనశీర్యతే సనాభిః సనే విచక్రమజరం వివావృతముత్తానాయాం త్రిధాయుక్తావహంతి సూర్యస్య చక్షూరజ శైత్యావృతం తస్మిన్నార్పితా భువనాని విశ్వాః సాకంజానాం సప్తశ మాహురే గజం షణిజ్యమార్షయో దేవజాదితి ఏషామిష్టాని విహితాని ధామసస్థాత్రేణే సంతే వికృతాని రూపసః స్త్రియ సతీస్తాం భూమే పుంసాహుః పశ్య దక్షన్నాన్న విచేదధంసః రవైర్యః పుత్రస్స యీమాచికేతయస్తావి జానాత్స పితుష్పితా సత్ అవఃపరేణ పరయేణావరేణ పదాపత్సం బిభ్రతి గౌరుదస్తాత్ సా కద్రీచీకాం శ్రీదర్థం పరాగాత్మస్విత్సూతే నహి యూధే అంతః అవఃపరేణ పితరంజో అస్యానువేద పరయేణావరేణ కవీయమానః క ఇహ ప్రవోచద్దేవం మనః కుతో అధిప్రజాతం ే అర్వాంగస్తాపరాజాహుర్యే పరాంగస్తా అర్వాచ ఆహు ఇంద్రస్తయాగత్వత సోమతాని ధురానయుక్తారజ సోమహంతి ద్వాసు పర్ణా సయుజా సఖా జాసమానం వృక్షం పరీషస్వ జాతే తయోరణ్యః పిత్వలం స్వాధ్వత్తరస్మన్నన్యో అభిజాగసీతి యత్రాసుపన్నామృతస్య భాగమనీవేషం విదథా విస్మరంతి ఇలా విశ్వస్య భువనస్య గోపాః సమాధీరః పాకమత్రావీవేశ యస్మిన్ వృక్షే మధ్వతస్సుపర్ణాని విశంతే సుపతే చాధివిశ్వే తస్యేదాహుః పిప్పలం స్వాద్వగ్రే తన్నోన్న సద్యః పితరం న వేద యద్గాయత్రే అధిగాయత్ర మాహీతం రైష్టుభాద్వాత్రైష్టుభం నిరదక్షత యద్వాజగజ్జగత్యాహీతం పదంజయుత్తద్విదుస్తే ఆమృతత్వమానసుః గాయత్రేణ ప్రతిమిమీతే అర్కమర్కే నదామత్రైష్టుభేన వాకం వాకేన వాకం ద్విపదా చతుష్పదాక్షరేణ మిమతే సప్తవాణీ జగతా సింధుం దివ్యస్తభాజద్రథం తరే సూర్యం పర్యపశ్యత్ గాయత్రస్య సవిధ స్తిస్రాభుస్తతో బ్రహ్మా ప్రవీరితే మహిత్వా ఉపక్వయే సుదుధాం ధేనుమేతాం సుభస్తో గోధుబుదతో భదేనాం శ్రేష్టం సమం సవితాసా విషన్నోభీద్ధో ఘల్మస్తదృషు ప్రవోచం ణ్వదేవ సుమత్నీ వసూనాం వత్సమిచ్చంతీమనసాభ్యాగాత్ దురామశ్విభ్యాం వయో అగ్నేయం సాబద్ధతాం మహతే సౌభాగాయ గౌరమీ మేదను వత్సం విషంతం మూర్ధానం హింగకృణోన్మాతబావు శృత్వానం ఘర్మమభివాసానామిమాతి మాయుం ప్రజాతే పయోభిః అయం సతిం తేజేన గౌరభీవృతామిమాజిమాయం ధసనావధిశ్రుతా సా దిత్యభిర్నిహితకారమత్యం విద్యుద్భవం తే ప్రతిమౌరిమౌహద అనక్షయే దురగాదు జీవమే దధ్రువం మధ్యాపస్త్యానాం జీవో మృతస్య చరతి స్వధాభిరమత్యో మత్యే నాశయోనిః అపశ్యం గోపామని పద్యమానమాచ పరాచ పతిభిశ్చరంతం సద్ధీతీర్వసానావారీమత్తి భువానేష్వంతః కారణసో అస్య వేదయేం దదర్శహి మృగిన్ను తస్మాత్ సమాదర్యో నాపరీవీతో అంతర్బాహు ప్రజానిర్వేశ యౌర్మే పితా చ నితానాభిరత్ర బంధుం మే మాతా పృథివీ మహీయం ఉత్తాలయోస్తంబోర్జోనిరంతరత్రాపితాదు హితుర్గర్భమాధాత్ పృచ్చామి త్వా పరమంతం పృథివ్యా పృచ్చామి యత్ర భువానస్య నాభిః పృచ్ఛామి త్వామృష్టోమస్మస్య నేతః పృచ్ఛామి వాచః పరమం వ్యోమ ఇయం వేదిః పరో అంతః పృథివ్యా అయం యజ్ఞో భువానస్య నాభిః అయం సోమోమృష్టోమస్మస్య నేతో బ్రహ్మాయం వాచః పరమం వ్యోమ సప్తార్థ గర్భా భువానస్య నేతో విష్ణోస్తిష్ఠంతి ప్రతిశాపి ధర్మణి ేర్మణ సా దేవీ పశ్చిత పరిభువ పరిభవంతి విశ్వతామియతి భేదమస్మే నిన్య సన్నద్ధో మన సాచరామి యమాగన్ రథమజారితాదిద్వాచో అశ్ను మే భాగమస్యాంగేతి స్వధజాగృభీతో మత్యో మత్యే నాశయోని విషోచీనా విజంతాన్యా అన్యం చైక్యం నైక్యురణ్యం రిచో అక్షరే పరమే వ్యో మన్యస్మిన్ దేవాధివిశ్వే నిషేదు యస్తన్న వేద కిమృతకరిష్యతిద్విదస్త ఇమే సమాసతే సూర్యవసాద్ భగవతి భూయాసో వయం భగవంత శ్యామ అద్భిర్ణమగ్నే విశ్వదానీమాచరీ గౌరీర్మే మాయసలిలాక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూగుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ సముద్రాధిక్షరంతి తేన జీవంతి ప్రతిశతస్రః తదాహక్షరత్యక్షరం తద్విశ్వముపజీవతి శకమయం ధూమమారాధపశ్యం విషూపదా పరజేనావారేణ ముక్షాణం కృష్ణేమజంత వీరాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ ప్రజః కేచిన ఋతుధా విదక్షతే సంవత్సరేవ పతయేక జేషాం స్వమేకో అభిచష్టే సచేభద్రాదివేకస్య దదృశేన రూపం చత్వారివాక్ పరిమిత పదాధితాని విదుర్బ్రాహ్మణాయేమ భీషిణాః గుహాత్రీ నిహితారేంగయంతి తులీయం వాచో మనుష్యా వదంతి ఇంద్రం మిత్రం వరుణమగ్నిమాధురథో దివ్యస్వసు పర్ణో గరుత్వాన్ ఏకం సద్విప్రా బహుధా వదంత్యగ్నిం జమం మా దరిష్మానమాహు